తొమ్మిది. చిన్మయ చర్చ. శుక్రాచార్యులవారికి ఈ తరంగాలందాయి. ఇప్పుడు తన శిష్యుడు తత్వజిజ్ఞాసతో తన దర్శనం కోరుతున్నాడని అర్థమైంది. తక్షణమే బలిచక్రవర్తి కూర్చున్న రత్నాల కిటికీ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. బలిచక్రవర్తి సంతోషంగా లేచి గురువుగారికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులిచ్చి రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా ప్రశ్నించాడు. ఆయసర్ 66 బలి అహ గురుదేవ, మీ అనుగ్రహం వల్ల నాలో ఏదో తెలివి వికసిస్తోంది. భోగాల మీద విరక్తి కలుగుతోంది. తత్వం తెలుసుకోవాలనే తపన పెరుగుతోంది. ఈ విషయ సుఖాలకు హద్దేది? వీటికి మూలకారణమేది? నేనెవరు? మీరెవరు? ఈ లోకాలెవరు? కియన్మాత్రమిదం భోగ జాలం కిమ్మయమేవవా? కోహం కస్త్వం కిమేతే వా లోకా ఇతి వదాసు మే. సర్గ 26 శ్లోకం 9. గురుదేవా, దయతో ఇవన్నీ నాకు వివరించండి. శుక్రుడు నేనంత విశ్రాంతిగా లేనయ్యా. ఆకాశమార్గంలో ఎక్కడికో పోవాలనే తొందరలో ఉన్నా. అయినా దీనికి ఇన్ని మాటలెందుకు? సారం సంక్షేపంగా చెప్పేస్తా, విను. చిదిహాస్తి హి చిన్మాత్రం ఇదం చిన్మయమేవచ చిత్వం చిదహమేతే చ లోకాశ్చిదితి సంగ్రహ. సర్గ 26 శ్లోకం 11. శుక్రుడు బలి, సరిగా చూడు, ఈ కనిపించేదంతా చైతన్యమే కదా. బలి చైతన్యము, జడము రెండు కనిపిస్తున్నాయి కదా. శుక్రుడు అదే పొరపాటు, చైతన్యం ఒక్కటే ఉన్నది. బలి ఈ కనిపించే జడ ప్రపంచం మాటేమిటి? శుక్రుడు జడమే లేదు, చైతన్యం మాత్రమే ఉంది. ఇదంతా కేవలం చైతన్య స్వరూపం. జడంలాగా కనిపించేది కూడా చైతన్యమే. బలి అదేమిటి? నేను చేతనుణ్ణి కనుక నేను భోక్తను. ఇది జడం కనుక ఇది నాకు భోజ్యం అనే అనుభవం లోకల్లో ఉంది కదా. ఈ భోక్తృ భోజ్య విభాగం లేనే లేదంటారా? శుక్రుడు నాణ్యతోస్తి ద్రష్ట, నాణ్యతోస్తి శ్రోత. ఆ శుద్ధ చైతన్యం కన్నా భిన్నంగా వేరే ద్రష్టలేడు, వేరే శ్రోత లేడు అని వేదం చెబుతోంది. ఇలాంటి వేదవాక్యాలు వందల కొద్దీ ఉన్నాయి. కనుక భోక్తలమని భావించబడే నువ్వు చైతన్యమే, నేను చైతన్యమే. బలి పోని ఆ మాట ఒప్పుకున్నా ఈ భోజ్యవస్తువుల మాటేమిటి? భోజ్యవస్తువుల నముదాయ రూపమైన లోకాల మాటేమిటి? శుక్రుడు ఈ భోజ్య పదార్థాల సత్తాగాని వాటి స్ఫూర్తిగాని దేనిమీద ఆధారపడి ఉన్నాయి? చైతన్యం మీదనే కదూ. కనుక అవన్నీ చైతన్యం యొక్క రూపాంతరాలేగాని మరోటి కావటానికి వీలులేదు. అందుకనే శృతి కూడా ఆ బ్రహ్మేవేదం విశ్వమిదం వరిష్టం కనిపించే ఈ ప్రపంచం అంతా ఆ బ్రహ్మమే అంటోంది. కనుక ఈ లోకాలన్నీ చైతన్యమే. బలి, సంగ్రహంగా చెప్పాలంటే ఉన్న తత్వం ఇంతే. శ్రద్ధా వివేకాలుంటే నేను చెప్పింది చాలు. అవి లేకపోతే ఎంత చెప్పినా బూడిదలో హోమాలు చేసినట్లే. అయినా మళ్లీ చెబుతున్నా విను. చిచ్చేత్య కలన బంధః తన్ముక్తి ముక్తి రుచ్యతే ఆయి చిదచేత్యాఖిలాత్మేతి. సర్వసిద్ధాంత సంగ్రహః. సర్గ 26 శ్లోకం 23. ఆయసర్వ్ 27 బలి, దృక్ అయిన చైతన్యం దృశ్యాకారాన్ని పొందటమే బంధం. అనగా దృక్ దృశ్యాల పరస్పర ధ్యాసే బంధం. చైతన్యానికి దృశ్యాకార సంబంధం పోయి శుద్ధ చైతన్యంగా మిగిలిపోవటమే ముక్తి. అనగా చైతన్యం విషయాకారాన్ని విడిచిపెట్టటమే ముక్తి. దృశ్య సంపర్కం లేని చైతన్యమే సమస్త జీవులకు ఆత్మ, అదే పూర్ణాత్మ. ఇదే సర్వసిద్ధాంత సంగ్రహం. బలి, ఈ సిద్ధాంతాన్ని నువ్వు లోపల గట్టిగా భావన చేసినట్లయితే నీవు స్వయంగానే నాశనం లేని పరమపదాన్ని అందుకుంటావు. స్వర్గలోకంలో సప్తఋషులు ఒకనొక దేవకార్యం కోసం సమావేశమై ఉన్నారు. నేను కూడా ఆ సమావేశానికి వెళ్ళాలి. ముక్తి పొందినవారికి కూడా దేహం ఉన్నంతవరకు పూర్వ ప్రారంభం వల్ల వచ్చి పడ్డ పనులను విడిచిపెట్టడం రుచించదు. ఇలా అంటూనే శుక్రమహర్షి అక్కడ్నించి ఆకాశమార్గంలో వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కులగురువైన శుక్రాచార్యుడి మాటలను జాగ్రత్తగా మననం చేసుకోసాగాడుమును గురువుగారు చక్కగా చెప్పారు. అంతా చైతన్యమే, చైతన్యమే లోకాలైంది, చైతన్యమే దిక్కులైంది, భూమి అయింది, పంచభూతాలైంది, నేనుగా మారింది, సమస్త జీవులుగా మారింది. నేనంటే ఎవరు? ఈ శరీరాన్ని బలి అంటున్నారు. ఈ శరీరంలో తలకాయ నరికేస్తే ఆ చైతన్యానికి ఏమైనా తగ్గిపోతుందా? చైతన్యంలో నరకబడేందుకు విలైన భాగమే లేదు. అది సర్వలోకావపూరణం. చితశ్చిదితి యన్నామ నిర్నామాయ ననామ తత్ శబ్దాత్మికేషా చిచ్చక్త్యః పరిస్ఫురతి సర్వగా. సర్గ 27 శ్లోకం 15. అవును, చైతన్యం చైతన్యం అంటున్నారే, ఆ పదార్థానికి ఈ పేరెవరు పెట్టారు? ఎవరూ పెట్టలా. నిజానికి మూలసత్ పదార్థానికి పేరే లేదు. ఆ మూలసత్ పదార్థంలోంచే ఈ ప్రపంచంలోని సమస్త పదార్థాలకు నామరూపాలు రెండూ ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? వివర్తరూపంగా ఏర్పడ్డాయి, అంటే భ్రాంతిరూపంగా ఏర్పడ్డాయి, అధ్యాసరూపంగా ఏర్పడ్డాయి. అదే ప్రక్రియలో ఆ మూలసత్ పదార్థంలోంచే చైతన్యం అనే పేరు కూడా వివర్తరూపంగానే ఏర్పడింది. ప్రపంచంలోని నామరూప కల్పనలన్నింటికీ అధిష్టానంగా ఆధారంగా ఉన్న చైతన్యశక్తే చిత్తశక్తే. తన స్వంత పేరు రూపంగా కూడా వివర్తం చెంది కనిపిస్తోంది. అందుచేత ఈ చైతన్యమనే పేరు కూడా అసలు చైతన్యముల పదార్థంలాగానే సర్వవ్యాపిగా ఉంది. అదేమిటి, ఒక పేరు ఒక పదార్థాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండగలదు, కాని అన్ని పదార్థాలను ఎలా ఆశ్రయించగలదు అంటారేమో, అదేమీ చిక్కు కాదు. చైతన్యమే నానా పదార్థాల రూపాన్ని పొందింది కనుక ఒకచోట పదార్థమనేది కనిపించిందంటే అక్కడ చైతన్యం కూడా ఉందన్నమాటే. చైతన్యం ఉందంటే చైతన్యం అనే పేరు కూడా అక్కడికి అన్వయిస్తున్నట్లే. అంటే ప్రపంచంలో ఎక్కడైనా పదార్థమని పిలవదగ్గది ఏది ఉన్నా సరే అక్కడ చైతన్యమనే పదార్థము ఉన్నట్టే. అది ఉంది కనుక చైతన్యమనే పేరు ఉన్నట్టే. కనుక చైతన్యంతో పాటు చైతన్యమనే పేరు కూడా సర్వవ్యాపి అవుతోంది. ఆయసర్ 28. ఆ చైతన్యాన్ని నేనే అజ్ఞానంలో పడితే నాకు మనస్సనే సంక్షోభం కలిగి నేనే ఈ జడప్రపంచంగా కనిపిస్తున్నాను. ఆ నాకే తత్వబోధ కలిగితే నేను నామరూపభేదాలు లేకుండా శమించిపోతున్నాను. బలిచక్రవర్తి ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతను పరమ వివేకశాలి కనుక అతని మనస్సు ఓంకారంలో గమైపోయింది. 29. ఇతి సంచింతయన్నేవ బలేహ పరమకోవిదః ఓంకారాదర్ధమాత్రార్థం భావయన్మానమాస్థితటు. సర్గ 27 శ్లోకం 32. ఇది ఒక గొప్ప శ్లోకం. వ్యాఖ్యత ఆనందబోధేంద్ర సరస్వతి దాన్ని చక్కగా వివరించాడు. చైతన్యతత్వాన్ని అనుసంధానం చేస్తూ ఉండగా బలిచక్రవర్తి మనస్సు అప్రయత్నంగా ఓంకారంతో అనుసంధానం చెందింది. ఓంకారానికి చైతన్యానికి సంబంధం ఏమిటి అంటారేమో, ఓంకారంలో అకార ఉకార మకారాలున్నాయి. ఇవిగాక ఏ వణమూ స్ఫుటంగా వినిపించని ఒక నాదస్థితి ఉంది, దానిపేరే అర్ధమాత్ర. వీటిలో అకారం స్థూల ప్రపంచాన్ని బోధిస్తుంది, అనగా జాగ్రత్ ప్రపంచాన్ని బోధిస్తుంది. ఉకారం సూక్ష్మ ప్రపంచాన్ని బోధిస్తుంది, అనగా స్వప్న ప్రపంచాన్ని బోధిస్తుంది. మకారం కారణ ప్రపంచాన్ని బోధిస్తుంది, అనగా అజ్ఞానాన్ని బోధిస్తుంది. ఈ మూడు అవస్థలలోనూ చైతన్యమే ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఉన్నది చైతన్యం ఒక్కటే, కాని అకార ఉకారాల చేత సూచింపబడే చైతన్యం సంక్షోభసహితంగా ఉంది. సంక్షోభం అంటే మార్పు. అకారం దగ్గర స్థూల సంక్షోభంతో కలిసి ఉంది, ఉకారం దగ్గర సూక్ష్మ సంక్షోభంతో కలిసి ఉంది. మకారం దగ్గరకొచ్చేసరికి అక్కడ సంక్షోభాలు లేవుగాని పై రెండు సంక్షోభాలకు మూలభూతమైన అవిద్య అజ్ఞానం ఉంది. అక్కడి చైతన్యం ఈ అవిద్యతో కలిసి ఉంది. కనుక ఈ మూడు ప్రదేశాల్లోనూ ఎక్కడా శుద్ధమైన చైతన్యం దొరకడం లేదు. సంక్షోభంతోనో అజ్ఞానంతోనో కలిసిన చైతన్యమే దొరుకుతోంది. ఇలాంటి ఈ చైతన్యం మీదికి ఎక్కాలి, మేడమీదకి ఎక్కినట్లుగా ఎక్కాలి. మేడమీదికి ఎక్కినవాడు మేడను చూడడు, మేడ చుట్టూతా ఉన్నదాన్ని చూస్తాడు. అలాగే అకార ఉకార మకారాలనందుకున్నవాడు వాటిని దాటి ఉన్న అర్ధమాత్రమును చూస్తాడు, అంటే నాదాన్ని చూస్తాడు. అంటే ఇందాకటి అకార ఉకార మకారాల అస్పష్టావస్థను చూస్తాడు. ఈ అస్పష్టావస్థలో సంక్షోభాలు కానీ అజ్ఞానం కానీ లేవు. చైతన్యం సర్వవ్యాపి కనుక అది ఇక్కడ కూడా ఉండి తీరుతుంది. కనుక ఈ అర్ధమాత్రావస్థలోని చైతన్యం పరిశుద్ధ చైతన్యం అవుతుంది. దాన్నందుకున్నాడు బలి, దాన్ని భావించాడు, అదే నేననే అనుభవాన్ని అందుకున్నాడు. దానివల్ల అతనికి ఒక మౌనస్థితి సిద్ధించింది. అది సర్వేంద్రియ మౌనస్థితి, ఏ ఇంద్రియము విషయాలను గుర్తించని స్థితి. అదే నిర్వికల్ప సమాధి స్థితి, అదే బలికి అందింది. అలా నిర్వికల్ప సమాధి అప్రయత్నంగా సిద్ధించడంతో ఆ చక్రవర్తి ఆ రత్నాల కిటికీలో చెక్కిన శిలాప్రతిమలాగా అలాగే కూర్చుండిపోయాడు. అలా చాలాసేపైన తరువాత పరిచారకులు చూసి పై అధికారులతో చెప్పారు. చివరికి మంత్రులు, సేనాపతులు, సామంతులు అందరికీ ఈ వార్త తెలిసింది. కృంతా పరుగు పరుగున వచ్చారు. రాజుగారికేదో మైకం కమ్మిందని చాలామంది గొల్లుమన్నారు. మరికొందరు బాధను గొంతులోనే ఆయ్సర్వ్ 29 ఆపుకున్నారు. ఆ ఏకాంత మందిరంలో అందరూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. అయినా బలి కదలలేదు. దాంతో వృద్ధమంత్రులకు కొంతమందికి ఆదుర్దా పుట్టి ఏం చేయాలో తోచక శుక్రాచార్యులవారిని ధ్యానించారు. ఆయన ఏమిటి ఏమిటి అంటూ ప్రత్యక్షమయ్యారు. అందరూ రాజును చూపించి 66 బావురుమన్నారు. శుక్రాచార్యులవారు బలివంక చూసి పరమానందపడిపోయి ఇలా అన్నారు, ఓ దానవవీరులారా, ఈ బలిచక్రవర్తికి అందవలసనది అందింది. శాశ్వత బ్రహ్మానందం లభించింది. 1000 సంవత్సరాలైతే కాని ఇతని ఆత్మసమాధిలోంచి బయటకు రాలేడు. కనుక మీరంతా దానికి సంతోషించాలి, దీనికి మీరు సహకరించాలి. ఈ లోపల రాజకార్యాలన్నీ మీరే చక్కబెట్టండి. శుక్రుడు ఈ విధంగా ఉపదేశించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. రాక్షసవీరులు తమ తమ పనులకు వెళ్లారు. శుక్రాచార్యుడు చెప్పినట్టుగానే 1000 సంవత్సరాలకు బలిచక్రవర్తి సమాధినుంచి లేచాడు. లేచేటప్పటికీ ఎంతో హాయిగా ఉంది. ఆయన మళ్లీ సమాధిలోకి పోదామని అనుకుంటూ ఉండగానే మంత్రి సామంతాది పరివారమంతా వచ్చి చుట్టూ చేరారు. బలి మళ్లీ మరోసారి ఆత్మవిమర్శ చేసుకుని వీరితో మాట్లాడాలా అక్కర్లేదా అని ఆలోచించాడు. ఆయన ఆలోచనలు ఇలా సాగాయి, వీరందరూ వచ్చారు గదా, వీరితో మాట్లాడాలా వద్దా, ఎందుకీ సందేహం. 66 అదృష్టం వల్ల ఇప్పుడీ ఆత్మానందస్థితిలో ఉన్నా ఇలాంటివాళ్లతో మాట్లాడితే మళ్లీ బంధంలో పడిపోతానేమో. సరే, ఇప్పుడు నువ్వు ముక్తస్థితికి వచ్చావు కదా, అంతకుముందు బద్ధుడివై ఉంటే కదా ఇప్పుడు నీకు విముక్తి లభించేది. అప్పుడు నిన్ను బంధించిన వాళ్ళెవరు? ఎవరూ బంధించలా, నన్ను నేనే అజ్ఞానంతో బంధించుకున్నా. కనుక ఇప్పుడు వీళ్లవల్ల బంధంలో పడతాననుకోవటం తెలివి తక్కువతనం. పూర్వం నువ్వు నిజంగా బద్ధుడివి అయినావా? 66 నేను శుద్ధచైతన్యస్వరూపాన్ని గనక నాకు బంధం కలిగే సావకాశమే లేదు. బద్ధుడ్నయ్యాననుకుని బాధపడుతూ వచ్చా. నిజంగా బంధం లేకుండానే విడుదల కావాలి, మోక్షం కావాలి అని అఘోరించా. ఇప్పుడు ఆలోచించి చూస్తే ఇదంతా పిల్లెచేష్టగా ఉంది. కనుక నాకీ ధ్యానాలు అక్కరలేదు, ఈ వచ్చిన మిత్రులు దూరంగా పోవాలనే కోరిక అక్కరలేదు. నేను నా ఆత్మతత్వంలో మునిగి ఉంటాను, వీరితో మాట్లాడితే నాకు రాగల ప్రమాదం ఏమీ లేదు. బలిచక్రవర్తి ఇలా ఆలోచించి ధ్యేయవాసనా త్యాగమయమైన మనస్సుతో వాళ్లతో మాట్లాడి తన రాజకార్యాలను అలాగే నిర్వర్తిస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయన ఒక అశ్వమేధయాగాన్ని సంకల్పించాడు. ఆ యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించడానికి దేవేంద్ర సహితుడై ఉపేంద్రుడు స్వయంగా విచ్చేశాడు. వచ్చి అనేక వరాలిచ్చాడు. ఆయ్సర్వ్ 30 కాని బలి అప్పటికే ఆత్మజ్ఞాన సిద్ధుడై ఉన్నాడు. కనుక ఉన్న పదవి పోయినందుకు దుహఖము పడలేదు, పాతాళలోకభోగాలు లభించినందుకు సంతోషము పడలేదు. బలిచక్రవర్తి కథ ఇంతవరకు చెప్పి వశిష్ఠుడు శ్రీరాముడికి ఇలా బోధించాడు. వశిష్ఠుడు, రామ, రాబోయే కాలంలో నిజంగానే దేవేంద్రుడై ముల్లోకాలను ఏలవలసిన ప్రారబ్ధం బలిచక్రవర్తి దగ్గర ఉంది. రేపు నిజంగా ఆ పదవి వచ్చినప్పుడు కూడా బలికి కొత్తగా సంతోషమనేది కలగదు. అయినా ఆయన ప్రారబ్ధ శేషం వల్ల వచ్చిన వ్యవహారాలను పరిత్యజించడు, ఎందుకంటే ఆయన అప్పటికే ధ్యేయవాసన త్యాగం చేసి ఉన్నాడు. కనుక రామ, నువ్వు కూడా బలిచక్రవర్తి లాగా ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానం సంపాదించి అద్వైత సిద్ధిని అందుకో. రామ, పూర్వజన్మలలో చేసిన సాధనల బలం వల్ల ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానం ఆకాశంలోంచి పండు రాలిపడినట్లుగా చేతికందే సావకాశం ఉందని జనక మహారాజు ఉదాహరణ ద్వారా నిరూపించాను. ఒకప్పుడు శాస్త్రాధ్యయనం జరిగినా, గురుముఖత ఉపదేశం పొందినా అది ఫలించక కొన్ని సన్నివేశాలలో తోటివారి సహకారంతో జ్ఞానం వికసించవచ్చునని పుణ్యపావనుల కథ ద్వారా వివరించాను. చిన్నప్పుడెప్పుడో పొందిన ఉపదేశం ఎప్పుడో వార్ధక్యంలో బలం పుంజుకొని విచారోన్ముఖం కాగా సరియైన సమయంలో సద్గురువు వచ్చి చేసే సదుపదేశం ఎలా సఫలమవుతుందో బలిచక్రవర్తి కథ ద్వారా నిరూపించాను. ఇక తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు మరో ఉపాయం కూడా ఉంది. అదే ఈశ్వరారాధన. చిరకాలం చేసిన ఈశ్వరారాధన వల్ల ఈశ్వరానుగ్రహం లభించి దానివల్ల ఆత్మతత్వసిద్ధి లభించవచ్చు. ఈ మార్గానికి నిదర్శనంగా బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడి కథ చెబుతాను, విను.